స్వరూపో వై ద్వాష్ట పురోహితో దేవానామాసేత్ స్వస్త్రీయోసురాణాంగస్యత్రీణి శీర్షాణ్యాసన్ సోమపానకం సురాపానమన్నాదనకం స ప్రత్యక్షం దేవేభ్యో భాగమవదత్ పరోక్షమసురేభ్యస్తర్వస్మై వై ప్రత్యక్షం భాగం వదంతి యస్మా ఏవ పరోక్షం వదంతి తస్య భాగపుదితస్తస్మాదింద్రాభిభేదీద్రనమై రాష్ట్రం విపరిజావర్తయతీతస్య వజ్రపాదాదశీర్షాణ్యచ్చమపానవాసేత్ స కపింజలాభవద్యత్సురాపానగుం సకలమిం కోజదన్నాదనగుం సదిప్తిరిస్తస్యాంజలినా బ్రహ్మహత్యాముపాగృహాగుం సంవత్సరము విభస్తం భూతాన్యబ్ధక్రోశం బ్రహ్మహన్యది స పృథివేముపాసేతస్యే బ్రహ్మహత్యాదేతుదేదం ప్రతిగృహాణే దిశాంగ్రవేత్ పరం వృణే ఖాతాత్పరా భవిష్యంతి మన్యే తతో మా పరాభోమితి పురాతే సంవత్సరాదపి లోహాదిత్యబ్రవీత్ తస్మాత్పురా సంవత్సరాత్ ప్రసృదే ఖాతమపి లోహరి వారే పృథగ్యేదం బ్రహ్మహత్యాదే ప్రత్యగృహాత్తత్సమిరణమభవత్తస్మాదాహిదాగ్ని శ్రద్ధాదే వస్తృతగిరినావస్యేద్ బ్రహ్మహత్యాదే శేషవర్ణ సవనస్పదేనుపాసేతస్యై బ్రహ్మహత్యాదే తృతీయం ప్రతిగృహీతే బ్రువన్వరం వృణామహై వృక్నాత్మనా భవిష్యంతో మన్యామహే తతో మా పరా భూమేత్యావృశ్చనాద్భోజాగం సముత్తిష్ఠా నిత్యబ్రవేత్ తస్మాదావృశ్చనా వృక్షాణాం భోజాగం సముత్తిష్ఠం దివారే పృథగ్యేషాం తృతీయం బ్రహ్మహత్యాదే ప్రత్యగృహన్ స నిర్జాసో భవత్తస్మాజాసస్యనాశ్యం బ్రహ్మహత్యాదేహ్యేషవర్ణోసో ఖలు జయవలోహితో యో భాష్టనాన్నిర్దేశితస్య నాశ్యం కామమన్యశ్రేషకం సాదముపాసేదరస్యే బ్రహ్మహత్యాదే తృతీయం ప్రతి గృహ్ణేతే తా అబ్రువన్ వరం వృణామహారిత్మిజా ప్రజామ్యందామహే కామమావిజనితో సంభవామేతి తస్మాదృత్విజాత్ స్త్రియ ప్రజాం విందంతే కామమావిజనితాః సంభవంతి వారే పృథగ్నిహ్యాసాం తృతీయం బ్రహ్మహత్యాదే ప్రత్యగృహన్ సామలవద్వాస అభవత్తస్మాన్మలవద్వాస సా న సంవదే ధన సహాసే ధనాస్యా అన్నమద్యాద్ బ్రహ్మహత్యాదే ఏషావన్నం ప్రతిముచ్యాస్తే చోఖల్వాహురభ్యంజనం స్త్రియా అన్నమభ్యంజనమేవ న ప్రతిగృహ్యం కామమన్యది తిజాం మలవద్వాస సగం సంభవం తిజస్తతో జాయతే సోభిషస్తో జామరణ్యే తస్యై స్థేనోజాం పరాచేన్ తస్యై హ్రేత ముఖ్యమగల్భోజాస్నాదితస్యాస్మారుకో యాభ్యంతే తస్యై దుశ్చర్మాయా ప్రలిఖతే తస్యై ఖలజరపమారీజాందే తస్యై కాణోజాతతో ధావతే తస్యై శ్రావధనయానఖాని నిక్రంతతే తస్యై కుణక్షీరా గృణత్తి తస్యై క్లీబోజారజ్జుగుం సృజతి తస్యా ఉద్బంధుకోయా పర్ణేన పిబతి తస్యా ఉన్మాదుకోయా ఖర్వేణ పిబతి తస్యై ఖర్వస్తి శ్రోరాత్రేర్వ్రతం చ దేదంజలినా వాపిబేన ఖర్వేణ వాపాత్రేణ ప్రజాదే గోమీఠాయా పష్టాహతపుత్రో వేంద్రగం సోమమాహరత్తస్మిన్నింద్ర ఉపహవమే క్షతతం నోపాహ్వయతపుత్రం మే వధేరిది సజగ్నవేషసం కృత్వా ప్రాసహ సోమమపి భర్తశ్చతచ్చతత్పష్టాహపనేనముపప్రావర్తగత్ స్వాహేంద్రశత్రుర్వర్ధస్వేధి యదవర్తయత్తద్వృత్రస్య వృత్రత్వం యదబ్రవేత్ స్వాహేంద్రశత్రుర్వర్ధస్వేధి తస్మాదస్యేంద్రశ భవత్స సంభవన్నగ్నేషోమాభిసమభవత్సగిషు మాత్రమిషు మాత్రం విశ్వంగవద్భరసదివాన్ లోకాన వృణాద్యదివాన్ లోకాన వృణాత్తద్వృత్రస్య వృత్రత్వం తస్మాదింద్రామిధేత్స ప్రజాపతిముపాధావచ్చత్రుర్మే జనేతి తస్మే వజ్రగం సిక్త్వా ప్రాగచ్చదేతేన జహేతి తేనాధ్యాయ తదావబ్రూతామగ్నేషోమౌ మా ప్రహారావమందస్వరితి వై నివగ్స్థలిత్యబ్రవేన్మామభ్యేతమితి తౌ భాగేన ేదమైేదాంతాభ్యామేదమగ్నే సోమేయమేకాదశకపాలం పూర్ణమాసే ప్రాయచ్చత్తామబ్రోతామభిసందష్టౌ వై స్వో న శక్నుభ ఐతుమితి స ఇంద్ర ఆత్మన శీతరూరావజనగచ్చేతరోరజోర్జన్మజదేవగం శీతరోరజోర్జన్మవేదనైన గం శీతరూరౌహస్తాభ్యామేనమభ్యనగస్మాజ్జభ్యమానాదగ్నేశోమౌ నిరక్రామతాం ప్రాణాపానౌ బాణేనం తదజహితాం బాణో వై నక్షోపానక్రతుస్తస్మాజ్జభ్యమానాబ్రూఢాన్మయతక్షక్రతో విధి ప్రాణాపానాభేమాత్మన్ధత్తే సర్వమాజురేతి సదేవతావృత్రాగ్నిరుహోజవాగ్రగ్ధగం హవిః పూర్ణమాసే నిరవబధ్నంతి బాణేనం పూర్ణమాస ఆనాభాస్యాయాం జాయగంతి తస్మాద్వార్త్రగ్నే పూర్ణమాసే నోచేతే బృధన్వతి అమావాస్యాయాం తత్సగ్స్థాప్రవాత్రగ్నగం హవిర్వజ్రమాదార పునరభ్యాయ అబ్రూతాన్యావాసివేమాప్రహారావయోర్వే శ్రయజిత అబ్రూతాం వరం వృణావహే నక్షత్రమిహితాహమసానే దసావ్రవే చిత్రమిహితాహమిధేయం తస్మాన్ నక్షత్రమిహితాసో చిత్రమిహితేవాసివరం వేదైనం వరగచ్చది స ఆభ్యమేవ ప్రసోదయింద్రో వృత్రమహంతే దేవా వృత్రగం హద్వాగ్నేషోమాపబ్ర వహతమిదితావ్రోతామపదేతసౌ వైత్యౌ వృత్రే వైద్యోస్తేదనిదితేవచ్చైతేగౌరిత్యబ్రువన్గౌ వామ సర్వస్య మిత్రమిది సా ప్రవేద్వరం మృణైమయ్యేవ సతోభరేన హనజాధ్వాయిగౌరాహరస్మాద్యవి సతోభరేన భుంజదేతద్వా అగ్నేస్తేజోయద్ధృతమేతత్సోమస్తిప్రయోజదేవమగ్నేషు స్తేజోేదేజస్వ భవతి బ్రహ్మవాదినో వదంతి కిందే భక్త్యం పౌర్ణమాసమితి రాజా భక్త్యమితి బ్రూజాత్రేంద్రం జ్యేష్ఠం పుత్రం నిరవాసాయ యజితి తస్మా జ్యేష్ఠం పుత్రం ధనేన నిరవసాయంతి ఇంద్రం వృత్రం జగ్వాగం సమృథోభిప్రావేమందసజేతం వై మృథం పూర్ణమాసేన నిర్వాప్యమపశ్యత్తం నిరవపత్తేన వై సమృథోపాహతజద్వై మృథ పూర్ణమాసేన నిర్వాప్యోభవతి మృథ దేవతేన యజమానోపహత ఇంద్రో వృత్రగం హత్వా దేవతాభిశ్చేంద్రియేణ సంజ్ఞాసజేతమాజ్ఞేనమష్టాకపాలమమావాస్యామపశ్యతే ్రమ్ నిరవత్తేన వై సదేవతాశ్చేంద్రియం సావారం భజదాగ్నేయోష్టాకపాలో మా భాస్యాజాం భవత్యైంద్రం దధి దేవతాశ్చైవ తేనేంద్రియం చ యజమానో వరుం భగింద్రస్య వృత్రం జఘ్మషింద్రియం వీర్యం పృథివే మనవ్యాచ్ఛత్తదోషధజో వీరుథో భవన్ స ప్రజాపతిముపాధావద్వృత్రం మే జఘ్మషింద్రియం వీర్యం పృథివే మనవ్యారత్తదోషధజో వీరుథో భోవన్నితి స ప్రజాపతి పశో నబ్రవీదేతదస్మై సన్నగదేతత్పశవ ఓషధేభ్యోధ్యాత్మా సమనగం తత్ప్రత్యజుహనగత్ సమనగం తత్సాన్నాయస్య సాన్నాయత్వయ్యత్ప్రత్యజుహన్ తత్ప్రతిభుజప్రతిభుత్వం సమనేషు ప్రత్యక్షన్నతుమయశ్రయధయిత్యబ్రవేదేతదస్మై శృతం కురుతేత్యబ్రవేత్తదస్మై శృతమకుర్వన్నింద్రియం వాస్మిన్ వీర్యం తదశ్రయం తచ్చతస్య శ్రుతత్వగం సమనేషు ప్రత్యక్షన్ శృతమక్రన్నతుమాధినోతేత్యబ్రవేదేతదస్మై దధి కురుతేత్యబ్రవేత్తదస్మై దధ్య కుర్వన్ తదేనమధినోత్తద్దధ్నోదధిత్వం బ్రహ్మవాదునామదం విదధ్నః పూర్వస్యాపదేయందధేవోర్వంగ్రియదగిత్యనాదృత్యదక్షితస్యేవ పూర్వస్యావన్యేదింద్రియమేవాస్మిన్ వేర్యగ్రశ్రిద్వాదధ్నావరిష్టాధ్నోదిగథా పూర్వముపైదిగత్భూతిర్గైర్వాణవల్కైర్వాదం స్యాత్ సౌమ్యం తద్యత్వరైరాక్షసం తద్యత్తండుడైర్వైశ్వదేవం తద్యదాతం చ నేన మానుషం తద్యద్దధ్నాదత్సేంద్రం దధ్నాతనస్య సేంద్రత్వాయాన్నిహోత్ర ఇంద్రోచ్చేషణమభ్యాతనగ్నియజ్ఞస్య సంతత్యా ఇంద్రో వృత్రగుం హద్వాపరాహాంబరావతమగచ్చద పారాధమిది మన్యమానస్థం దేవతాః ప్రేషమయేచ్ఛన్. ప్రసమోనువిందస్య ప్రథమం భాగభేదమితి తమ్ వితరోన్నవిందన్ తస్మాద్భ్య పూర్వేద్యుత్రియతే సోమావాస్యాగచ్చత్తం దేవా అభిసమగచ్చంతా మా వై నోద్యవసుపసేంద్రోహి దేవానాం అమావాస్య త్వం బ్రహ్మవాదినా వదం దిగం దేవత్యగం సాన్నాయ్యమితి వైశ్వరేవమితి విశ్వేహితేవాగేదమపి సమగచ్చంతేల్వైంద్రమిత్యేవ బ్రూజాదింద్రం వావతే తద్భిషజ్యంతోపి సమగచ్చంతేతి బ్రహ్మవాదినో వదంతి సత్వే దర్శపోర్ణమాసౌ పూర్ణమాసేంద్ర ఐంద్రం దర్శమావాస్యాయాంద్రేనామావాస్యాసేంద్రాయదేవం విద్వాన్ దర్శపోర్ణమాసౌ గజతే సేంద్రదేవైనౌ గజతే స్వశ్వస్మానే జానాదపశీలో భవతి దేవామేయజ్ఞే కుర్వ తదసురా అకుర్వదే దేవాదేతామిష్టిమశ్చిన్నా వైష్ణవమేకాదశగబాలకం సరస్వతే శరగం సరస్వతే శరుం తాంబోర్ణమాసం సగ్గస్థాభ్యాను నిరవపంతతో దేవా అభవన్ పరాశురాజోభ్యాదుర్విజభాన్ స్యాత్ సపౌర్ణమాసకం సగ్గస్థాభ్యైతామిష్టి పౌర్ణమాసే నైవ వజ్రం భాతృవుదార ప్రహృత్యాష్ణవేష్ణవేన దేవతాస్తయజ్ఞం చ భ్రాతృవ్యస్త వృందేశనాన్ వశోత్సారస్వతాభ్యాం యావదేవాస్యాస్తిదత్సర్వం వృందే పౌర్ణమాసే మే వజచేత భ్రాతృవ్యవాన్నామాభాస్యాగం హత్వా భ్రాతృవ్యం నాప్యాయజతి సాగం రస్థాయేన యజేత మోయస్మై వా అల్పేనాహరంతి నాత్మనా తృప్య దినాన్యస్మై దదాతి యస్మై మహతా తృప్యత్యాత్మనా దదాహాత్యన్యస్మై మహతా పూర్ణగం హోతౌజం తృప్తరేవైనమింద్రః ప్రజదా పశుభిస్తారుపాత్రేణ జహోతి నహి మన్మజమాహురిమానస ఔదుంబరం భవద్యోర్వాదుంబరవోర్వసవోర్జైవాస్మావోర్జం వశోనవరుంధేనాగత శ్రేర్మహేంద్రయోగతశ్రుయశ్రువాంగ్రామణే రాజన్యస్తేషా మహేంద్ర దేవతాయోస్వాన్ దేవతామతిగజే ప్రస్వాదే దేవతాయేచ్చవదేన పరాం ప్రాప్నోతి పాపీనాన్ భవతి సంవత్సరమింద్రయజేత సంవత్సరగం హివ్రతం నాదిస్మై వైనం దేవతేజ్యమానా భూత్యాయం దేవశీలాన్ భవతి సంవత్సరస్య పరస్తాదగ్నదే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ సంవత్సరమే వైనం వృత్రం దగ్భిపాకం సమగ్నిర్వృతమగ్నిర్వృతమాలం భజతి తతోధికామై గజేత మాసోమజాజే సన్నదేతనాగతం వాతః సఫలోజో సోమజాజే గత సోమజాజే సన్నదే పరిమోషదేవ సోనృతం కరోత్త సోపరేమ శిక్షతే సోమజాజ్యేవ సన్నదే త్వజో వై పయసాన్నాయం వయసైవ వయ ఆత్మం ధత్తే వివారేతం వ్రజదా పశుభిరద్ధయతి భద్ధయత్యస్య భ్రాతృయస్య హవిర్నిరుక్తం పురస్తాచంద్రమా తండురాన్ విభజేద్దేమధ్యమాస్య స్థానగ్నదే ధాత్రే పురోడాశమష్టాకపాలం గుర్యాద్యేష్టమిష్ఠాస్థానింద్రాయ ప్రణాత్రేదగ్రశ్చరయ్యేణిష్ఠాస్థాన విష్ణవే శివిష్టాదశదేవాస్మే ప్రజా ప్రజనయది వృద్ధామింద్ర ప్రజచ్చతి యజ్ఞో వై విష్ణుః పశవశ్యపిర్యజ్ఞదేవ పశుషో ప్రతిష్ఠతి నద్వే పూర్వజా సంప్రతి గజేతోత్తరజా సంవత్కరుజాత్తరజా సంప్రతి గజేత పూర్వజా సంవత్కరుజాన్నేష్టర్భవతి న యజ్ఞస్తదనుహ్రేత ముఖ్యపగల్భో జాయతదేకామే వజేత ప్రగల్భోస్తి జాయతేనాదృత్య తద్వే ఏ విజ ఏకదేన యజ్ఞముఖమేవ పూర్వజా లభతేరయా దేవత ఏవ పూర్వజా వరుంధరింద్రియముత్తరయా దేవలోకమేవ పూర్వజా భిజగజమనుష్య లోకముత్తరయా భూయసో యజ్ఞక్రతోనుపై దేశాభి సుమనామేష్టమద్యానం పశ్చాచంద్రమా అభ్యుదేత్యస్మిన్నేవాస్మై లోకేర్ధుకం భవతి దాక్షాయణ యజ్ఞేన సువర్గకామోగితేన భూర్ణవాసే సన్నదేన్మైత్రావరుణ్యామిక్షజామా భాస్యాయాంగలేన భూర్ణవాసే వై దేవానాగం సుతస్తేషామేతమధ్యమాసం ప్రసుతస్తేషా మైత్రావరుణే వశామా భాస్యాయామనో మధ్యాగపోర్వేద్యుర్యజదేవేదిమేవదద్గరో జగద్వత్సాన పాకరోది సదోహవిద్ధానే సంవినోదయ్యేవ సుత్యాను సంపాదయతి సమాదం దేవే సోమం పిపదయన్మేంద్రావరుణ్యామిక్షణామాస్యాజదే దైవాసౌ దేవానాశాను బంధ్యాసో ఏషైతస్త సాక్షాద్వాదేశ దేవానభ్యారోహదిగేషాయజ్ఞమభ్యారోహదిగథాఖలుభ్యారోఢ కామయతేథాకరోధిపాన్ భవతి సదంగ్యామేన గజేతక్షురమహ్యేణస్థాజపుణ్యో భవతి ప్రభామీయతేతస్తేతద్వ్రతం నానృతం మదేన్న మాగం సమశ్నేయాన్న స్త్రియముపేయాన్నాస్య పల్పోలనేన వాస పల్పోలయేతద్భిదేవాస్ సనుపన్న కుర్వంతి ఏష వై దేవరథోర్ణమాసో జోదర్శపోర్ణమాసా విష్ట్వా సోమే నగదేనస్పష్టదేవాసానేవరే దేవానామవశ్యేతాని వా అంగామరోగం విదంవత్సరస్యందర్శపోర్ణమాసౌ దేవం విద్వాన్ దర్శపోర్ణమాసో జయేంగాపలోకశ్యేవ సంవత్సరస్ ప్రతిదధాత్యేతే సంవత్సరస్ చక్షుషే దర్శపోర్ణమాసౌ దేవం విద్వాందర్శపోర్ణమాసౌ జగదేదాగం నాగమన పశ్యేషామే దేవానాం విక్రాదర్శపోర్ణమాసౌ జయం విద్వాందర్శపోర్ణమాసౌ జగదే దేవానామేవ విక్రాంతిమన విక్రమద దేశమేదేవదాన పంచాయద్దర్శపోర్ణమాసౌ జయం విద్వాందర్శపోర్ణమాసౌ జగదేదేవదేవజాన పంచాస్తకం సమారోహ హేతౌ వై దేవానాగం హరిగద్దర్శపోర్ణమాసౌ జయం విద్వాందర్శపోర్ణమాసౌ గజతేజావేవ దేవానాగం హరితాభ్యామేవేభ్యో హర్గం వహత్యేతద్వై దేవానామాస్యద్దర్శపోర్ణమాసౌ జయం విద్వాందర్శపోర్ణమాసౌ గజతే సాక్షాదేవ దేవానామాస్యేషవేహమిర్ధానీయోదర్శపోర్ణమాస సాగం ప్రాతరగ్ని హోత్రం జిగజతే దర్శపోర్ణమాసావహరహరహవిర్ధాని నాగం సతో దేవం విద్వాందర్శపోర్ణమాసౌ గజదేహవిర్ధాన్యస్మే సర్వమేవాస్య పరిహిష్యం దత్తం భవతి దేవాహర్నిజన్నాందం తే దర్శపోర్ణమాసావునంతౌ వా ఏతౌ బోధౌ మే ధ్యౌగద్దర్శపోర్ణమాసౌ జదేవం విద్వాందర్శపోర్ణమాస భూతవేనౌ మేధ్యౌ గజతే నామాభాస్యాజాంచపౌర్ణమాస్యాంచముపేజాద్యదుపేజాన్నిరింద్రియస్యాత్ సోమస్య వైరాజ్ఞోర్ధమాసస్య రాత్రజపత్నజ ఆసంతాసామమాభాస్యాంచపౌర్ణమాసేంచనో వైత్రేణమభిసమనహ్యేతాంతయక్ష్మ ఆచ్ఛద్రాజామ్యక్ష్మ ఆరదిద్రాజక్ష్మస్య జన్మయత్వాపిజానభవత్వాపయక్ష్మస్యజ్జాయాభ్యామవిందత్తజ్జాయన్యస్కజదేవమేతేక్ష్మావిందం దిశయేతే దేవనమస్యన్నపాధాపత్తే అబ్రోతామ్మన ఫలం వృణావహ ఆవం దేవానాం భాగధే అసా భావ్యాంతాస్మాదృశీనాగుమ్రాత్రిణామమావాస్యాజాంచోన్నభాస్యాజ్యం దేహి దేవానాం అస్మై మనుష్యా భవంతు యదేవం వేద భూతాన్యక్షుధమగ్నాన్ సద్యో మనుష్యా అర్ధమాసే దేవామాసే పితరః సంవత్సరే వనస్పతరస్తస్మాదహరహర్ మనుష్యాశనమిచ్ఛంతే అర్ధమాసే దేవాయుజ్యం దేవాసి పితృభ్యః జయతే సంవత్సరే వనస్పతయః ఫలం గృహ్ణంతి యదేవం వేదహంతి క్షుధం భ్రాతవ్యం దేవాైనార్చన యజుష్యశ్రయం తదే సామన్నేవాశ్రయం దహింకరోజి సామైవా గరిహింకరోజి యత్రైవ దేవాశ్రయం తదత ఏవైనాంకులుంతే హింకరోజి వాచ దేవైషజో గోహింకరోజి ప్రజాదేవ తద్యజమానసృజతే ప్రథమామన్వాహతృత్తమాన్ యజ్ఞస్యైవ తద్వరి సన్నహ్యత్య ప్రస్రగుంసాయ సంతతమన్వాహ ప్రాణానామన్నాద్యస్య అయం లోకజిమమేవ లోకమభిజయత్రిమగృహాదిత్రయజిమే లోకాజిమానేవ లోకానభిజయతి బాలిహదేమత్తమామిన్వాహమాలిహతో వా అసౌ లోకోమేవ లోకమభిజయతి ప్రభో వా జావిత్య నిరుక్తాం ప్రజాపత్యామిన్వాహయజ్ఞో వే ప్రజాపతిర్యజ్ఞమేవ ప్రజాపతిమానభద ప్రభో వాజాదిత్యం వాహాన్నం వై వాజోన్నమేవరుంధ ప్రభో వాజాదిత్యం వాహ తస్మాచీనగం రేతోధీయతేన ఆజాహి వేతజగిత్యాహ తస్మాచే ప్రజాజాయం దే ప్రభో వాజాదిత్యం వాహమాసా వై వాజా అర్ధమాస అభిజ్ఞవో దేవాహ విష్మం గౌర్భృతాచేయజ్ఞో దేవాజమానస్సు దేవయజ్ఞస్య ప్రియంధామావరుంధేయం కామదేత సర్వమాజవిజాది ప్రభో వాజాగిధిరస్యానోచ్యాగ్నాయాహివేతజతి సంతతమత్తరమర్థర్చమానభేత ప్రాణేనైవాస్యాపానందాధార సర్వమాజురేతి యో వా అరత్నికం సామిధేయీనాం వేదారత్నావేవ భ్రాతృజం కురుతేర్థర్చౌ సందధాధ్యేష వా అరత్నస్య ేనాంగదేవం వేదారత్నామేవ భ్రాతృజం కృతర్వాదా నిర్మిగచ్చామిధ్యస్తాయ సంయుక్తాస్య ప్రజజా వశభర్గజమానస్వతిష్టరన్మర్ధర్చౌ సందధాది సంయనక్వైనాస్తాస్మే సంయుక్త అవలబ్ధాః సర్వామాశిషం దుఃఖ్రే అయజ్ఞో వారేషజో సామాగ్నాయాహి వేతజగిద్యాహరసంతరస్యేషవర్ణస్తం వాసమిద్భిరంగిద్యాహ వామదేవ్యస్యేషవర్ణో బృహదగ్నే సువేర్గమిద్రాహ బృహదేషవర్ణోగదేతం వృషమన్వాహయజ్ఞమేవ తత్సామన్వందంగరాజ్ఞరముష్మిన్ లోక ఆసీదాదిత్యాస్మిన్తాభిమో లోకావశాంతావాస్తాంతే దేవా అబ్రుమన్నే దేవ విమృజో హామేత్యగ్నాయాహి వేతజయత్యస్మిన్ లోకే అగ్నిమదసర్బృహదగ్నే సువేర్జమిత్యముష్మిన్ లోక ఆదిత్యం దదో వాజమో లోకావసామ్యదాంగదేవమన్వాహానయోకలోశాంతి సామ్యదాస్మాజమో లోకౌ జయవం వేద పంచదశ సామిధేనీయంబాహ పంచదశ వా అర్ధమాసస్య రాత్రయోర్ధమాసస సంవత్సరా సాధాని షష్ఠిశ్చాక్షరాణి తావదే సంవత్సరస్య రాత్రజోక్షరసదేవ సంవత్సరమాధశ్చ వరుక్షేపశ్చ బ్రహ్మవాద్యమవదేతామస్మిందారావాద్రే జావజతరో నో బ్రహ్మేదా సమావద్విగ్రహాత్మ్యమధీతనోహమిదుసామిథేనామేవాహం వర్ణం వేదేత్యమ్రవేద్యమిదమత్పరమనోక్షిర్దంతసమిద్భిరంగిరగిర్గాహజామిథేనేష్వేవదజ్జోదిర్జనయతిశ్రేయస్తేనయద్రజస్త్రిగస్తేనయద్గాయత్రిగస్తేనయద్సామిథేన్యోషన్మదేవన్వాహరేణ ేవాణాహోగాసేదుషనాగాంజోదాసేదుషనాగాంజోసురాణాంతో ప్రజాపతిం ప్రశ్నమైతాగం ప్రజాపతిరగ్రణేమహయత్యభిపర్యావర్తతో దేవాభవన్ పరాశ్వం విదుషోర్ణ్యం దోదం వృణేమహయత్యన్వాహభవత్యాత్మనాభ్రాతృజాభవద్భరవదేమన్వాహభ్రాతృజమేవైతరాహరతి శోచస్కందాజోర్ధమభ్యాదధ్యాతర్ధ్యాహనోదేవాహన పితృణాగం సహరక్షా అసురాణాంతజయతర్శ్యాశకం సందే మాం వరిష్ఠదేవామితృణే ృణేదేవనేథోసందే పరస్తాదర్వాచ వృణేతే తస్మాత్పరస్తాదర్వాచ మనుష్యాన్ పితరాన ప్రతిపతే ృణేదేవంధరేవనేథోసందే పరస్తాదర్వాచ వృణేతే తస్మాత్పరస్తాదర్వాచ మనుష్యాన్ పితరాన ప్రతిపతే అగ్నే మహాగం అసేత్యాహ మహాన్యాహ్రాహ్మణేత్యాహ్రాహ్మణాశ భారతేభ్యాహ విజం భరత దేవేభ్య విద్యాహ దేవాహమృత్యేతమోత్తర దేవేభ్యైంధర్షష్ఠదయ్యాహర్షజోష్ేతమస్త వన్ విప్రామతి ధగిద్యాహ విప్రాచ్చ్రువాగం సహకవి సస్త విద్యా ్రువాగం సో బ్రహ్మసగంసగ్రహ్మసగంసిహుతర్హ్యశ్రేతమాణేర్జానామిత్యాహేషిదేవరథాతోర్తోహోదేత్యాహనఖ్యేదంగస్తనతరదిగోర్గరహ్యవాణిద్యాహసర్వర్గ్యశరథ్యాస్వాత్రం దేవానామిద్యాహజుహోర్ష్యేషదేవానాంచమసోదేవపానిద్యాహజమసోష్యేషదేవపానోరాగం ఇవాగ్నేమద్దేవాకిస్త్వం పరిభోరసేత్యాహ దేవానిద్యేషపరిభోర్యద్రోజానామహదేవాన్దేవయమానాయభ్రాతృజమస్మేతన హేనామహదేవానిదమానమేవేదేన వర్ధయ్యగ్నిమగ్నావహసో మమావహేత్యాహ దేవతా పూర్వమవహ్వయత ఆచార్య దేవాని వహసాతవేదగిత్యాహాగ్నిమేవ తత్సంగిశ్యసోసంశితో దేవేభ్యోహం వహత్యగ్నిర్హోదేత్యాహాగ్నిర్వై దేవానాగుంహోతాయ దేవదేవానాగుంహోతాతమ్రణేదేస్మావరమిద్యాహాత్మానమేవ సత్వంగమయతి సాధు దేవదేభ్యాః శుషమే వేదామాశాస్తగద్రోజాభ్యోగ్నిగంహోదారమృథాయత్యగ్నిభయోమానం పరిగ్రంథేరా ప్రమాజగస్యాజమానదేవత్యాభ్యాతృజదేవత్యాభ్రద్యద్వేజమ్రోజాభ్రాతృజమస్మే జనజయద్ఘనపదే మధ్వర్ఘోస్సుజమాస్యస్యేత్యాహయజమానమే వేదేన మధ్వగజదేవాయుభమిత్యాహ దేవాణిక్యేషావతి విశ్వవారామిత్యాహ వైశ్వగ్రిక్యేషావతి రామహే దేవాగుం జిడేన్యాన్నమస్యామ నమస్యామే గజామయజ్ఞయా నిత్యాహ మనుష్యా వారేదేన్యా పితరో నమస్యా దేవాయజ్ఞయా దేవతాదేవత్యథా భాగం గజతి శ్రీయశ్రుచానం పురోరాత్రజన్యశత్రుగో అన్యైరాజన్యాపురుషా బ్రాహ్మణో వైశ్యశ్రోద్రస్తానేవాస్మానుకాంకరోతి పంచదశానం రోజాద్రాజన్యస్త పంచదశో వైరాజన్యస్త దేవైనగ్రస్తోమే ప్రతిష్టామయే తృష్టుభావరిదధ్యానింద్రియం వై తృష్టుయం ఋజకామఖలు వైరాజన్యోజత తృష్టుభైవాస్మాయింద్రియం పరిగృహాది కామజేత బ్రహ్మవర్చసమస్మితి గాయత్రిజా పరిద్యా బ్రహ్మవర్చసం వై గాయత్రే బ్రహ్మవర్చసమేవ భవతి సప్తదశానం బ్రూయాద్వైశ్య సప్తదశో వై వైశ్యస్వ దేవేణ్యస్తో మే ప్రదక్షాపగద్ధా పరిద్యా జాగత వై పశవ పశుకామఃలు వై వైశ్యో ఇదేవాస్మై పశోన్ పరిగృహాచేకవింశతి మన ప్రతిష్టాకామస్ వికంసస్తోమానాయత్రే బ్రహ్మవర్తసంగాయత్రిగంసమవరుంధ్రిగంసరమనబ్రోజాగన్నగామస్తత్రిగంసదక్షరాజాగన్నం విరాజ్ విరాదైవాస్మాన్నాద్యమవరుంధ్వాత్రిగంశ పశుకామస్త్రిగం సదక్షరా బృహతే వా బృహత పశవ బృహత్యైవాస్మై పశోనవరుంధే చతుశ్చత్వారిగం సమనబ్రోజారింద్రియకామస్త చతుశ్చత్వారిగం సదక్షరా త్రిష్టుగం ద్రియం త్రిష్టుభైవాస్మాయింద్రియమవరుంధే అష్టాచత్వారికం శతమనబ్రూయాత్ పశుకామస్యాష్టాచత్వారికం సరక్షరా జగతి జాగ పశవో జగత్యైవాస్మై పశో నవరుంధే సర్వాణి ఛందాగస్యనం బ్రూయాద్ బహుళాచన సర్వాణి వాదేతస్య ఛందాగస్యవరుద్ధాని యో బహుళాద్ శపనమితమనబ్రూయాదపనమితస్యావరుద్ధ్యై నివేదం మనుష్యాణాం ప్రాచీనా వేదం పితృణాముపవేదం దేవానాముపవిజయత దేవలక్ష్మమేవ తత్కరుతే తిష్టన్నన్వాహ తిష్టన్నహ్యాశ్రుతరం వదతి తిష్టన్నన్వాహ సువర్గస్య లోకస్యావిజిత్యా ఆసీనో నిజత్యస్మిన్నేవ లోకే ప్రతిష్టతి యత్రౌంచమన్వాహాసురం తజ్జన్మంద్రం మానుషం తజ్జదంతరా తత్సదేవమంతరా నోచ్యగం సదేవ విద్వాగుంసో వై పురాహోతారో భూవంతస్మాద్విధృత అధ్వానో భూవన్న పంథానః సమరక్షన్నం దర్వేద్యన్యః పాదో భవతి బహిర్వేద్యన్యోథాన్ వాహాధ్వనాం విధృత్యై పశామసగం రోహాజాచో భూతం చైవ భవిష్యత్ చావరుంధే చో పరిమితం చైవ పరిమితం చావరుంధే చోగ్రాణ్యాగిశ్చైవ పశూనారణ్యాగిశ్చ వరుంధేవోకం చైవ మనుష్యలోకం చాభిజయతి దేవాన్ స ప్రజాపతిస్తూష్ణీమాఘారమాఘారయత్తతో వై దేవాయజ్ఞమన్నపశ్యన్ గర్తూష్ణీమాఘారమాఘారగతిరజ్ఞానుఖ్యాత్యాసామిధేనేరేవాభ్యనత్యలోక్షోభమదిగదేవం వేదాచోదప్పయత్యేవైనాస్త్రజ్ఞ ప్రణదాపశుభర్యదేవం వేదయదే గజాఘారేణీజాద్యద్వాభ్యాం ద్వే ప్రేణీజాద్యత్య శ్రీభిరది తద్వే చ మనసాఘారయతిమనసాఖ్యనాప్తమాప్యతేం చ మాఘారయత్య సంవత్కారం వాచ్య మనశ్చాత్తేజేతామహం దేవేభ్యో హృజం వహామే వాగబ్రవీదహం దేవేభ్యగతి మనస్తౌ ప్రజాపదం ప్రజాపతిర్దూతేరేవ త్వం మనసో సయద్ధి మనసాధ్యాగతి తద్వాచా వదతి ఏదర్థమృతభ్యన్నవాచాజుహవన్నిత్యబ్రవేత్తస్మాన్మనసా ప్రజాపదే జుహ్మతిమనజిమహిర్జాపదే ప్రజాపదే పరిధ్యమంత్రజో వై ప్రాణాః ప్రాణామేవాభిజగదిత్రిదక్షిణార్థం ద్రజతి మే లోకాదిమానేవ లోకానభిజగది త్రిడుత్తరార్థం ద్రజో వై దేవజానాః పంథానస్థానేవాభిజగది త్రిడుపవాజగదిత్రజో వై దేవలోకాదేవలోకానేవాభిజగది ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరమేవ ప్రేణాత్యసో సంవత్సరమేవాస్మా ఉపదధాదశ వర్గస్ లోకస్య సమష్ట్యా ఆఘానమాఘాలయతి నిరహివ వై సువర్గో లోకస్ సువర్గమేవాస్మై లోకం ప్రణోచయత్రి జుమాఘాలయత్రి ప్రాణః సంతతమాఘాలయతి ప్రాణానామన్నాద్యస్య సంతత్రాసో రక్షసామవహద్ధీనం కామయేత ప్రమాయుగశ్చాదిసింహందస్యాఘాలయే ప్రాణమేవాస్మా జిహ్మన్నగతిజ్రమేగదేశయో వాదేతాఘార ఆత్మా ధ్రువాఘారమాఘార్య ధ్రువాగుం సమనత్యాత్మన్నేవ్ఞశిర ప్రతిదాత్యగ్నిర్దేవానాద ఆసీర్దైవ్యోసురాణాంతో ప్రజాపదం ప్రశ్నమైతాగం స ప్రజాపదర్బ్రాహ్మణమ్రవేదేత్రోహేత్యాశ్రావేదం దేవాశ్రమదే ్రవేదర్దేవోహోదేవేవానాంతమవృణేత తో దేవా అభవన్ పరాసురాజస్యైవం విదుష ప్రవరం ప్రవృణదే భవత్యాత్మనా పరా సభ్రాతృవిదో భవతి బ్రాహ్మణశ్చ ప్రశ్నమే జాతాహ్రాహ్మణాయాధ్యాహాత్మనేధ్యాహ్రాహ్మణం వరాహాత్మానం బ్రాహ్మణో న పరోచ్యః ఆజష్ట ఆదుర్దా అగ్న ఆప్యాయస్వ సందేవ దేహేణముదుత్తమం ప్రణోదే జ్ఞానో దివోగ్నామిష్ణో అగ్నామిష్ణో ఇమం మే వరుణ తద్వాయాన్యుజ్యం చిత్రం అపాన్నపాదాహ్యస్థాదుపస్థం జింభానామోర్ధో విద్యుతం వసానః జ్యేష్టం మహిమానం వహంతేర్హిరణ్యవర్ణాః పరియంతి యస్మేః సమన్యాయం చ భయం జన్యాః సమానమూర్వన్నద్యః ప్రణంతి తమో శుచయో శుచయోదే దివాగుం సమపాన్నపాదం బలిదస్థురావః తమస్మే రాజువదజో యువానం మర్ముజ్యమానాః పరియంత్యాపః సశుక్రేణ శిక్వనారేవదగ్నిర్దేదాయాఘ్మోఘతనిర్మిగప్సు ఇంద్రావరుణయోరహగం సంవ్రాజోరవావృణే తానోమృడాత ఈదృశే ఇంద్రావరుణాయుమమధ్వరాజనో విశేషనాయ మహి శర్మ యచ్చతం దీర్ఘ ప్రయజ్జుమతియో వనిష్యతి భయంజలేమృతనాసు దూఢ్యః ఆనోమిత్రావరుణా ప్రవాహవా వన్నో అగ్నే వరుణస్య ఇంద్రాన్ దేవస్య హేడో వజాసశ్రేష్ఠాః జ్యేష్ఠో వంధితమశ్రోసు జానో విశ్వాద్వేషాగుం శక్రముమభ్యస్మత్ సత్వన్నో అగ్నే వమో భవో దీనే జ్యేష్ఠో అస్యా ఉషసో వ్యష్టౌ అవయక్షణో వరుణగుం దదానో వేహి మృడేకగుం సుహవో నదేధి ప్రాయమగ్నిర్భరతస్య శృణ్వే విజత్సూర్యో న రోచతే బృహద్భాః అభ్యయః పూర్వం మృతనాసుతస్థౌ ధీరాగదైవ్యో అతిశిశివో నః ప్రతేజక్షిప్రధయర్మిమన్మభువో యథా వంద్యో నోహవేషు ధర్మన్నివ ప్రపా అసిత్వమగ్నయక్షవే పూరవే ప్రత్నరాజన్ వివాచసా విజ్యోతిషా సత్వమగ్నే ప్రతీకేణ ప్రత్యోషయాతు ధాన్యః వృక్షలేషు దీజ్యత్ తగుం సుప్రతీకగుం సృదృశగ్యస్వంచమ విద్వాగుం సో విదుష్టరగుం సమేమ స యక్షద్విశ్వా వజునాని విద్వాన్ ప్రహరుజమగ్నిరమృతేషు వోచత్ అగుం హోముచే విమేషయన్మా వినగింద్రేంద్ర క్షత్రమింద్రియాణి శతక్రతోనుతేదాయి ఓ సమిథో గజతి వసంతమే వర్తో నామ వరుంధే తనో న పాదం గజతి గ్రీష్మమేవారుంధ విడో గజతి వరుషా ఏవారుంధే పరిహర్గజతి శరదమేవారుంధే స్వాహాకారం గజతి హేమంతమేవారుంధే తస్మాత్ స్వాహాకృత హేమం వశవో వసేదంది సమిథో గజత్యుషస ఏవ దేవతా నామ వరుంధే తనో న పాదం గజతి యజ్ఞమేవారుంధ విడో గజతి పశూనే వరుంధే పరిహర్గజతి ప్రజామేవారుంధే సమానయనృతస్తే జోవాజ్యం ప్రజా పరిహ ప్రజాస్వేపదే జోదాది స్వాహాకారం గజతి వాచమేవారుంధే దశ సంపద్యం తే దశాక్షరా విరాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే సమిథో గజత్యస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి తనో న పాదం గజతి యజ్ఞదేవాంతరిక్షే ప్రతిష్ఠతి ప్రతిష్ఠతి పరిహర్గజతిదేవదేవజానాస్తేష్వేవ ప్రతిష్ఠతి స్వాహాకారం గజతి సువర్గదేవలోకే ప్రతిష్టత్యేతావంతో వై దేవలోకాస్తేష్వేవ గథా పూర్వం ప్రతిష్టతి దేవాసురారేషు లోకేష్వస్మర్ధం తదే దేవా ప్రజాజైరేభ్యో లోకేభ్యోసురాన్ ప్రాణుదం తదత్ ప్రజాజానాం యస్యైవం విదుషః ప్రజా జాగజ్యంతే ప్రేభ్యో లోకేభ్యోద్భ్రాతృయాన్నుదతే భిక్రామం జుహోత్యభిజిత్యైయో వై ప్రజానాహం మిథునం వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే సమిథో బహ్వీరివ గజతి తనో న పాదమేకమివ మిథునం తదిడో బహ్వీరివ గజతి బలిహిరేకమివ మిథునం తదే తద్వై ప్రజాజానాహం మిథునం యదేవం వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే దేవానాం వా అనిష్టా దేవతాసురా యజ్ఞమజిఘాగం సంతే దేవా గాయత్రీం యౌహన్ పంచాక్షరాణి ప్రాచీనాని త్రీణి ప్రదేశేనాని తతో వర్మ యజ్ఞాయా భవద్వర్మ యజమానా ప్రయాజానో యాజా యజ్యం దేవర్మైవ తద్యజ్ఞాయ క్రియదేవర్మ యజమానా భ్రాతృజాభిభోచ్యేత స్మాద్వరోథం పురస్తాద్వరిషేజః పశ్చాద్ధ్వసేదో దేవా వై పురారక్షోభ్యగితి స్వాహాకారేణ ప్రజాజేషు యజ్ఞం సద్యస్థాప్యమపశ్యంతగ్యస్వాహాకారేణ ప్రజాజేషు సమస్థాపగన్ వివాదే తద్యజ్ఞం ఛందం ధృగత్స్వాహాకారేణ ప్రజాజేషు సగ్యస్థాపయంది ప్రజాజాని స్వాహవేగ్యభిఘారయతి యజ్ఞస్య సందత్యా అథో హవిరేవాగరథో యథా పూర్వముపైతి పితా వై ప్రజాజా ప్రజానో యాజాయత్ప్రజాజాని స్వాహవేగ్యభిఘారయతి పితైవ తత్పుత్రేణ సాధారణం గురుతే తస్మాదాహుర్యశ్చైవం వేదయశ్చ న కథా పుత్రస్య కేవలం సాధారణం పితురిత్యస్కన్నమేవ తద్యత్ప్రజాజేష్విష్టేషు స్కందది గాయత్ర్యేవ తేన గర్భం ధత్తే సా ప్రజాం పశూని యజమానాయ ప్రజనయతి చక్షుషే వారేతే యజ్ఞస్య యదాజ్యభాగౌ యజతి చక్షుషేవ తద్యజ్ఞస్య ప్రతిదధాది పూర్వార్ధే జుహోతి తస్మాత్ పూర్వార్ధే చక్షుషే ప్రవాహుక్ జుహోతి తస్మాత్ ప్రవాహుక్ చక్షుషే దేవలోకం వా అగ్నినా యజమానో ను పశ్యతి పితృలోకం సోమేనోత్తరార్ధే అగ్నే జుహోతి దక్షిణార్ధే సోమాధీమమి హీమౌ లోకావనయోర్లోకజోరనుక్షాత్తీరాజానౌ వాదేతౌ దేవతానాం యదగ్నే సోమావంతరా దేవతా విజ్యేతే దేవతానాం విధృత్యే తస్మాద్రాజ్ఞా మనుష్యా విధృతా బ్రహ్మవాదినో వదంతి కిం తద్యజ్ఞే యజమానః కురుతే దేనాన్యతో దతశ్చ పశూన్ దాధారో భగతో దతశ్చేత్రి చ మనోస్యాజ్య భాగస్య దుషానేన ్యతో దతో దాధారచ్చ మనోజ హవిషరిచాయతి జైనో భయతో దతో దాధారమూర్ధన్వతి పురోనువాగ్యా భవతి మూర్ధానమేవైనగుం సమానానాః ఆత్మానం కరోతి నిజుత్పత్యాజతిభ్యాతుర్యస్యైవ పశోన్నిజపతే కేశినకుం హదార్భ్యం కేశీ సాత్యకామిరువాచ సప్త పదాం దేశక్వదే విశ్వయజ్ఞే ప్రయోక్తాశేయస్యై వీర్యేణ ప్రజాతాం భ్రాతృజాం నుదతే ప్రజజనిష్యమాణానియస్యై వీర్యేణ భయోర్లోకయోర్జ్యోతిర్ధత్తేయస్యై వీర్యేణ ధనగ్నిదఘనార్థేన ధేనురితి పురస్తాల్లక్ష్మాపురోనుభాగ్యాభవతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదత ఉపరిష్టాల్లక్ష్మాయాజ్యాజనిష్యమానానేవ ప్రతినుదతే పురస్తాల్లక్ష్మాపురోనుభాగ్యాభవత్యస్మిన్నేవ లోకే జ్యోతిర్ధత్త ఉపరిష్టాల్లక్ష్మాయాజ్యాముష్మిన్నేవ లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతావస్మాజిమౌ లోకౌ భవతో జగేవం వేద పురస్తాల్లక్ష్మానుభాగ్యాభవతి తస్మాత్ పూర్వాధ్యేనానగ్వాన్భునక్తుపరిష్టాల్లక్ష్మాయాజ్యాస్మాజ్ఞనాధ్యేనధ్యేనుర్జగేవం వేద పుంతదేన మేతో వజ్రాజ్యం వజ్రాజ్యభాగో వజ్రో వషట్కారశ్రీమృతమేవ వజ్రగో సంభృత్య భ్రాతృజాయ ప్రహర ఛంబత్కారమగోత్కరోత్రీ గాయత్రీ సృష్టవ్యాజ్యా బ్రహ్మన్నే క్షత్రమన్వారంభయతి తస్మాబ్రాహ్మణో ముఖ్యో ముఖ్యో భవతి యదేవం వేద క్రైవేనం పురోనువాక్యజాహ ప్రణయతి రాజ్యజాగమయతి వషట్కారేణైవైనం పురోనువాక్యజాదత్తే ప్రయచ్చతి రాజ్యజా ప్రతిపషట్కారేణ స్థాపయతి త్రిపదా పురోనుభాగ్యా భవతి త్రయజిమే లోకాదేష్వేవ లోకేషు ప్రతిష్టతి చతుష్పదా రాజ్యా చతుష్పద దేవ పశోనవరుంధేక్షరోపషట్కాలో ద్విపాద్యజమాన పశుష్వేవోపరిష్టా ప్రతిష్టతి గాయత్రీ పురోనుభాగ్యా భవతి త్రిష్టవ్యాజ్యేషా వే సప్తపదా శక్వదీయద్వా ఏతజా దేవాశిక్షం తదశక్నువనిగదేవ వేద శక్నోక్షతి ప్రజాపతిర్దేభ్యోజ్ఞాన్యాది సత్స ఆత్మన్నాజ్యమత్తం దేవా అమృవన్నేషమాజ్ఞోజరాజ్యమ్యవనోద్రాస్మితి సోహ్రవీర్జానుపస్తృణానభిభారజానజతస్మాజ్యజంత్యాజ్యభాగాపస్తృణంతభిభారయంతి బ్రహ్మవాదినో గజంతి తస్మాత్సత్యాజామాన్యాని హవేగ్య మమాజమితి ప్రజాపత్యమితి బ్రోజాతజాతజామాహిదేవానా ప్రజాపతి ఛందాగం సేవేభ్యోపాగ్రామన్నవ భాగాని హవిజం వక్ష్యామహితేభ్యజతురవత్తమధారగన్ పురోనుభాగ్యాది రాజ్యాది దేవతాదేవహత్కాలాయచతురవత్తం జుహోరి ఛందాగస్య వదప్రేణాధికాన్యస్య ప్రేతాని దేవేభ్యో హవిజం వహం జంగిరసో వా ఇదముత్తమా స్వర్గం లోకవాజం తదృఢజోజ్ఞవాస్వభ్యవాజం దేవశ్యం పురోడాశం కూర్మం భూతకం సర్పం దంతమబ్రువన్నింద్రాయధ్రియ స బృహస్పత ధ్రియ స విశ్వేభ్యో దేవేభ్యో ధృగస్వే నిసనాధ్రియ తమబ్రువన్నగ్నదే ధృగస్వే దసోగ్నదే ధృయ ధృగదాహ్నేయో పౌర్ణమాస్యాచ్యుతో భవతి స్వర్గస్ లోకస్యామిత్యేతమబ్రువన్ కథాస్థానిత్యనుపాక్తో భోవమిత్యబ్రవేద్దాక్షోనుపాక్తో వాచ్ఛత్యేవమవారమిత్యమరిష్టారభ్యజ్యాధస్తాదుపానక్తి స్వర్గస్ లోకస్య సమష్టి సర్వాణి కపాలాన్నభిపురోడా నమస్మిల్లోకే విజగతి జో విదగ్ధస్సనైరుతో జోషుతస్సనో యశ్రతస్స స దేవస్తస్మాదమిదహతాశ్రుతం కృత్యస్స దేవత్వాజభస్మనాధివాసయతి తస్మాన్మాగం సేనాశ్చిఛన్నం వేదేనాధివాసయతి తస్మాత్కేశైశ్చిరశ్చన్నం ప్రత్యుతం వా ఏతదస్మాల్లోకాదగతం దేవలోకం యచ్ఛ్రుతకం హవిలనభిఖారితమభిఖారయోద్వాసయతి దేవత్రయమైనగ్యమయతియద్దేకం గపాదన్నశ్చేదే గోమాసః సంవత్సరస్యాన వేదస్యాదశ యజమానః క్రమే గజద్వేనశ్చేదాన్నో మాసో సంవత్సరస్యాన వేదోస్యాదామశ యజమానః క్రమేజేత సంఖ్యాయోద్వాసయతి యజమానశ్చ మేధాదయ దినశ్చేదాశ్వినం దిగపాలం నర్వవేద్యామాదశ విజమేకపాలమశ్వినౌ వై దేవానాం భిషజౌ తాభ్యామేవాస్మే భేషజం ేకపాలోభవత్యనజోర్వాజన్నశ్యత్యనజోరేవైనద్వ్యందతి ప్రతిష్ఠిత్యై దేవస్యద్వాసవితః ప్రసవయతి క్షమాదత్తే ప్రసూత్యాశ్వినో బాహుభ్యామిత్యాహాశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం భూష్ణాహస్తాభ్యామిత్యాహజత్యై శతభిష్టరశివానస్పత్యోద్విషతోవధజిత్యాహ వజ్రమేవ నత్సంగిష్యతి భ్రాతృవిరాజ ప్రహరిష్యన్ స్తం భజుర్హరత్యేతావదే వై పృథివీరావదే వేదిస్త తావదేవ భ్రాతృఘన్ నిర్భజతి తస్మాన్నాభాగం నిర్భజం దిత్రజహరదిత్రజిమే లోకానేభ్యదేవైనం లోకేభ్యో నిర్భజతి తూష్ణేం చతుర్థకం హరత్య పరిమిత దేవైనం నిర్భజత్యుద్ధం దిగదేవాస్యామేభ్యం తదపహంత్యుద్ధంతి తస్మాదోషధజః పరా భవంతి మూలంఛనత్తి భ్రాతృవ్యస్తేవ మూలంఛనత్తిదేవత్యాదిఖాతే ఘనది ప్రజాపతినాజ్ఞముఖేన సంవిత ప్రతిష్టాది ఘనది యజమానమేవ ప్రతిష్టాంగమయది దక్షిణతో వర్షేగసేంకరోతి దేవజనస్యైవోపమగః పురేషవతేంకరోతి ప్రజామే పశవః పురేషం భజదైవైనం పశుభిః పురేషవంతం కరోత్యుత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాత్యేతావతే వై పృథివీరావతే వేదిస్తస్య ఏతావత ఏవ భ్రాతృవ్యం నిర్భజ్యాత్మన ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాది క్రోరమి భవారేతత్కరోతి యద్వేదిం కరోతి ధా అసి స్వధా అసేతి జోయుప్యతే శాంతే క్షమేనాసాదయత్యాపో వైరక్షోర్భ్నిరక్షసామపహత్యే శస్యవత్మన్ సాదయజ్ఞస్త సంతత్యేయం విశ్యాత్తంధాయేచ్ఛుతైవైనమర్పయతి బ్రహ్మవాదునా వదం జద్భిర్హవేగం శిప్రోక్షేనాపజతి బ్రహ్మణేతి బ్రూరాధర్హ్యవ హవేగం శిప్రోక్షతి బ్రహ్మణాపజిహ్మాపదిః ప్రోక్షతి మేధ్యమేవేనత్కరోతి వేదిం ప్రోక్షత్రిక్షావాదేశా లోమకా మేధ్వాద్వేదిర్మేధ్యామేవేనాంగరోతి నివేత్వాంతరిక్షాయత్వార్థేద్వేది బర్హి ఆసాద్య ప్రోక్ష ేభ్యులేవైనల్లోకేభ్య ప్రోక్షతి క్రోరమి భవ ఏతత్కరోతి యత్ఖనత్యపో నినయతి శాంతి పురస్తాః ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యమేవైనం కరోతి గంతం గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంమితం బర్హిస్తృణాది ప్రజా వై బర్హి పృథివే వేది ప్రజాదేవ పృథివ్యాం ప్రతిష్టాపయత్యనతి దృష్ణగ్యస్తృణాది ప్రజదైవైనం పశుభిరనతి దృష్ణం కరో ఉత్తరం బర్హిష ప్రస్తరగం సాధయతి ప్రజా వై బర్హిర్యజమాన ప్రస్తరో యజమానమేవాజమానాదుత్తరం కరోతి తస్మాజమానాదుత్తరోంతర్దధాదివృత్యాష్కృతమేవైనగం సవర్గం లోకం గమయతి త్రేషానక్యత్రయజిమే లోకాయేభ్యరేవైనం లోకేభ్యో నక్తిన ప్రతిశృణాధియ ప్రతిశృణే జాతనోర్ధం భావుకం యజమానస్యాదుపరే ప్రహరత్రిపరే వహి సువర్గో లోకో నిగచ్చతి వృష్టిమేవాస్మే నిగచ్చతి నాత్యగ్రం ప్రహరే జగత్యగ్రం ప్రహరే దత్యాసారిణ్యర్యోర్నాశుకాస్యాన్న పురస్తాత్ ప్రత్యస్యేద్యత్పురస్తాత్ ప్రత్యస్యేత్ సువర్గాల్లోకా యజమానం ప్రతినుదేత్ ప్రాణ సంప్రహరతి గజమానమేవ సువర్గం లోకం గమయతి నిష్పంచం విజుజాద్యద్విష్పంచం విజుజాస్యస్యజాదేతోర్ధ్వమద్యోర్ధ్వమివహి పుంసః పుమానేవాస్య జాయతే తత్స్ఫేణవోపవేషేణ వా యోయుప్యేతస్థితిరేవాస్య సాహస్తేన యోయుప్యతే గజమానస్య గోపేచ్ఛాద బ్రహ్మవాదినో వదంతి కిం యజ్ఞస్య గజమానగతి ప్రస్తర ఇది తస్చక్వ సువర్గో లోక విద్యాహవనేన గతిం ప్రోజాద్యత్రస్తరమాహవనే ప్రహరది యజమానమేవ సువర్గం లోకం గమయతి నవాదేతద్యజమానోలిషదేతత్రస్తరయోజప్యంతే బలేరను ప్రహరది శాంత్యానారంభణది భవాదేతర్యద్ధర్యస్వరూపే పన భవితార్ధ్రువాసే దేమానభిమిషదీరం మే ధ్రువాస్యామేవ ప్రతిష్టది నవే పన భవత్యగా నగ్నేత్యాహయద్భ్రోజాదగం నగ్నిరిత్యగ్నాభగ్నిం గమజేన్యజమానగం సువర్గాల్లోకాధ్వజేదగం నిత్యేవ బ్రూజాద్యజమానమేవ సువర్గం లోకం గమయతి అగ్నేస్త్రజోజ్యాగం సోభ్రాతర ఆసంతే దేవేభ్యో హవ్యం హంతః ప్రామేయం దశోగ్నిరభిభేదిత్సం వావస్య ఆర్తిమారిష్యతేది సనిలోగత సోమః ప్రావిశత్తం దేవతాః ప్రేషమయేచ్ఛంతం మత్సః ప్రాబ్రవీత్తమశపద్ధిజాధిరాత్ వావిద్యాసృజో మా ప్రావోషయితి తస్మాన్మచ్చంధిజాధిజాఘ్నంది శబ్దో హితమన్వవిందంతమ గృహన్ముపన ఆవర్తస్వ హవ్యన్నో వహేది సోమ్రవేద్వరం వృణేయదేవ గృహేతస్యాహుతస్య బహిః పరిచేందాత్తన్మే భ్రాతృణాం భాగభేదమసరిరస్మాద్గృహేతస్యాహుతస్య బహిః పరిధిస్కందది తేషాం తద్భాగభేదం తానేవ తేన ప్రేణాది పరిచేన్ పరితథాది రక్షసామపహద్వే సగ్రస్పరిశయతి రక్షసామనన్మవచారాజన పురస్తాత్ పరిదధాత్యాదిత్యోహ్యవాద్యం పురస్తాద్రక్షాగస్తవహం జోర్ధ్వే సమిధా వాదధాత్రిపరిష్టాదేవ రక్షాగస్తవహం దిగజుషాన్యాం తోష్ణేమన్యామి సునత్వాగద్వే ఆదధాతి ద్విపాద్యజమాన ప్రతిష్ఠత్తే బ్రహ్మవాదినో వదంతి సత్వై యజేతజో యజ్ఞస్యాధ్యావసీయాన్స్యాది భూపదజే స్వాహా భువనపదజే స్వాహా స్కందమనుమంత్రజేతయజ్ఞస్యైవ తదార్చా యజమానోవశీలాన్ భవతి భోజశీలిః దేవతా ప్రీణాది జాని వా ఏతద్యజ్ఞస్య క్రియతే గతం వంచౌ పురోడాశాగుపాగుం సుజాచమంతరాయ జగ్జా విద్వానాథో మిశ్రత్వాజాగ్నిరముష్మిన్ లోక ఆసీజమోస్మిన్ తే దేవ అమృవన్నే దేవో విపరిజోహ దేవా అగ్నిముపామంత్రగంధరాజ్యేన పితరోజమం తస్మాదగ్నిర్దేవానామన్నాదోయమః పితృణాగుం రాజాయ దేవం వేద ప్రరాజ్యమన్నాద్యమాప్నోతి తస్మాదేతద్భాగేదం ప్రాజచ్చని గదగ్నదే శ్రేష్టకృతే పద్యం దిగదగ్నదే శ్రేష్టకృతే పద్యతి భాగేదే నైమ తద్రుద్రగం సమర్థయతి సకృత్సకృతపద్యతి సకృతి రుద్రవత్తరార్ధాదవద్యేషామే రుద్రస్య దిక్స్వాజామేవ దశ రుద్రం నిరవదయతేభిధానగచతురవత్తస్యాప్తే పశవో వే పూర్వా ఆహుతయ ఏష రుద్రో యదగ్నిగత్పూర్వా ఆహుతేనభిజుభుజాద్రుద్రాజ పశో నవిదధ్యాద పశుర్యజమానశ్చాదిహాజ పూర్వా ఆహుతేర్జుహోది పశూనాం గోపీఛాజ మనఃపృథివ్యాజ్ఞమే ఛత్సృతం నిషిక్తమవిందోస్వరోజ్ఞే కర్తోజితామ్రూతాం మిత్రవరుణోగోరేవామేశ్వరో కర్తో స్వగితౌ తతో గాగం సమేరగతాగుం సాయత్రయత్రామత్తతో ఘృతమపేద్య తస్మాద్ఘృతపర్యుచ్యతే తదస్యై తన్మోహోదగం రథం ధనగం సహ పృథివ్యాజ్యాహేదం వైరసంతరమిమామేవ సహాన్నాద్యేనోపహూతం వామదేవ్యగం సహాంతరిక్షేణేద్యాహ పశవో వైమామదేవ్యం పశోమేవ సహాంతరిక్షేణోపహ్వయత ఉపహూతం బృహత్ సహ దివేద్యాహైరం వై బృహదిరామేవ సహ దివోపహ్వయత ఉపహూతా సప్తహోత్రాదిత్యాహోత్రోపహ్వయత ఉపహూతాధ్యయన సహ ఋషభేద్యాహమిశనమేవోపహ్వయత ఉపహూత భక్ష సఖేద్యాహ సమవేధమేవోపహ్వయత ఉపహూత ఇత్యాహాత్మానమేవోపహ్వయత ఆత్మాహ్యుపహూతానాం షష్ఠగిడాముపహ్వయతే పశవో వాగిడా పశోనేవోపహ్వయతే చతుర్పహ్వయతే చతుష్పాదోహి పశవో మానవేత్యాహమనుర్హ్యేతామగ్రే పశ్యన్ఘతపదేత్యాహయదేవాస్తే పదాధ్యతమపేతస్నాదేవ మాహమేత్రావరుణేత్యాహమిత్రావరుణౌనాగం సమేరయతాం బ్రహ్మదేవకృతము ఉపహోదమిత్యాహ బ్రహ్మైవోపహ్వయదేవ్యాద్భయవహోదా ఇత్యాహ దేవ మనుష్యానేవోపహ్వయదేజిమయజ్ఞమవానయజ్ఞపదిం వర్ధానిత్యాహ యజ్ఞాయ చైవమానాగచాసి సమాసాహోదేజ్యావా పృథివీ ఇద్యాహద్యావా పృథివీ ఏవోపహ్వయదే పూర్వజే ఋతావరీ ఇత్యాహ పూర్వజే ృతావరీ దేవే దేవపుత్రే ఇత్యాహ దేవే దేవపుత్రే ఉపహూతో యజమాన ఇత్యాహ యజమానమేవోపహ్వయత ఉత్తరస్యాం దేవ యజ్ఞాయాం ఉపహూతో భూయసి హవిష్కరణ ఉపహూతో దివ్యధామన్నుపహూత ఇత్యాహ ప్రజా వా ఉత్తరా దేవ యజ్ఞా పశవో భూయో హవిష్కరణ కంసు వర్గో లోకో దివ్యం ధామేదమసేదమసేత్యేవ యజ్ఞస్య ప్రజంధామ ఉపహ్వయతే విశ్రమస్య ప్రిజముపహోదమిత్యాహసంవత్కారమేవోపహ్వయతే పశవో వాగిడా స్వయమాదత్తే కామమేవాత్మనా పశూనామాదత్తేన హ్యన్యః కామం పశూనాం ప్రయచ్చతి వాచస్పతలే త్వా హుతం ప్రాశ్నామేత్యాహ వాచమేవ భాగజేన సదసస్పతలే త్వా హుతం ప్రాశ్నామేత్యాహ స్వగాకర్తే చతురవత్తం భవతి హవిర్వై చతురవత్తం పశవశ్చతురవత్తం యద్ధోదా ప్రాశ్నేయాద్ధోదా రుద్రాన పశోన విదగ్ధాద పశురు యజమానస్యాద్వాచస్పదరేద్బాహుతం ప్రాశ్నామేత్యాహ పరోక్షమే వైరజ్జుహోది సదసస్పదరేద్బాహుతం ప్రాశ్నామేత్యాహ స్వగాకృత్యే ప్రాశ్నం దితేర్థదేవ ప్రాశ్నం దిదక్షిణాం దదాది తీర్థదేవ దక్షిణాం దదాది వివాదేతజ్ఞం ఛిందం దిగన్మధ్వద ప్రాశ్నం ధర్మా జయంత ఆపోవే దేవతాభిరేవయజ్ఞకో సంతం వంది దేవాద్రమంతరాయన్ స యజ్ఞమవిధ్యప్తం దేవా అభిసమగచ్చంత కల్పతాన్న గిదమిదితేష్టం వైన గిదం భవిష్యతి గతిమగం రాధరిష్యామీ తత్స్పష్టకృత స్పష్టకృత్వం తస్యావిధ్యం నిరగంధమిజవేన సంమితం తస్మాజ్జవమాత్రమవ్యేజ్యాయోగ్యేద్వోపదే తద్యజ్ఞస్యదుపదస్తృణీయాద్భిషారజేదుభగత సగస్వాజిగురుజాదపదాయాధిఖారయద్భిస్సంపద్యతేద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యేగ్యప్తిరస్తేన పరిహరేదనభివిద్ధం యజ్ఞస్యాభివిద్ధేదగ్రేణ పరిహరతి తీర్థేనైవ పరిహరతి తత్కోషే పరిహరం తత్కోషా ప్రాశ్యతోరుణస్మాత్కోషా ప్రపిష్టభాగోధం తగోహితం దేవ అబ్రువన్వి వా అయమాధ్య ప్రాశిత్రియో వా అయము భూమి బృహస్పతదే పరిజహరా స్వాభిభేద్బృహస్పతిరిత్థం వావస్య ఆర్తిమానిష్యతేతి సదేతం మంత్రమపశ్యత్ సూర్యస్య త్వా చక్షుషా ప్రతిపశ్యామీత్యబ్రవేన్న హి సూర్యస్య చక్షుః కించన హి నస్తి స్వాభిభేద్ ప్రతిగృహ్ణంతం మాహికం శిష్యతీతి దేవస్య త్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామేత్యబ్రవేత్ సవితృ ప్రసూత దేవైన బ్రహ్మణా దేవదాభిః ప్రత్యగృహ్ణాత్ స్వాభిభేద్రాశ్న్యంతం మాహికం శిష్యతేత్యగ్నే స్థాస్త్యేన ప్రాశ్నామేత్యబ్రవేన్న హ్యగ్నేరాస్యం కించన హినస్తి స్వాభిభేద్రాశితం మాహికం శిష్యతేతి బ్రాహ్మణస్యోదరేనేత్యబ్రవేన్న హి బ్రాహ్మణస్యోదరం కించన హినస్తి బృహస్పతే బ్రహ్మణే స హి బ్రహ్మేష్ఠోపవాదే తస్మాత్ ప్రాణాః క్రామంతి యః ప్రాశిత్రం ప్రాశ్న్యాద్యద్ధర్మార్జయిత్వా ప్రాణాన్ సంవృశతే మృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే అగ్నిధాదధాత్యగ్నిముఖానేపత్యోన్మ్రేణాది సమిధమాదధాత్యుత్తరా సామాహుతేనాం ప్రతిష్ఠిత్యా అథ సమిద్వత్తేవ జహోతి వృధేన్ సమ్మాష్టి పునాత్యేవైనాః సకృత్సకృత్ సమ్మాష్టి పరాణి మహ్యేతరిహి దగ్నశ్చతుః సంపద్యతే చతుష్పాదః పశవః పశూనేవావరంధే బ్రహ్మన్ ప్రస్థాస్యామగిభ్యాహాత్రవాదేతరిహి శ్రుతోత్ర బ్రహ్మాయత్రైవ యజ్ఞశ్రుతస్తదేవైన మారభతే యద్ధస్తేన ప్రమేవేద్వేపనస్యాద్యక్షేష్ణాశీర్షక్తిమాన్ స్యాద్యత్తోష్ణేమాసీతా సంవృత్తో యజ్ఞస్యాత్మతిష్ఠేత్యేవ బ్రూజాద్వాసి వై యజ్ఞశ్రుతో యత్రైవ యజ్ఞశ్రుతస్తదేవైన గు సంప్రయచ్చతి దేవ సవితరే తత్రే ప్రాహేత్యాహ ప్రసూత్యై బృహస్పతి బ్రహ్మేభ్యాహ సహి బ్రహ్మేచ్ఛస్స యజ్ఞం పాహి స యజ్ఞపతిం పాహి స మాం పాహేత్యాహ యజ్ఞాధియజమానాధ్యాత్మనేతేభ్యదేవాశిషమాశాస్తేనాహార్త్యా ఆశ్రావ్యాహ దేవాన్ ఇజేతి బ్రహ్మవాదినో వదంతేష్టా దేవత అసగతమదేతే దేవాది ఛందాగుంసేతి బ్రోజాద్గాయత్రే మృష్టుభం జగతే మిద్దసోహం బాహుర్వా బ్రాహ్మణా వై ఛందాగుంసేతి తానేవ తద్గజతి దేవానాం వారిష్టా దేవత ఆసన్నధాన్యర్మోదజ్వలత్తం దేవ ఆహుదేభిరను యాజేష్వంబవిందనుయదను యాజాన యజత్యగ్నిమేవ తత్సమింధ్వజేత దుర్వే నామాసుర ఆసేత్ సదేతరిహి యజ్ఞశాశిషమవృంధయద్భ్రూజాజేతదుద్యా వా పృథివే భద్రమభూదిత్యేతదుమేవాసురైయజ్ఞశాశిషం గమదేదిదం దావా పృథివే భద్రమభూదిత్యేవ బ్రూజాద్యజమానమేవ యజ్ఞశాశిషం గమయత్యాత్మసోక్త వాగముదనమో వాగమిద్యాహేతమరాస్మే దివా వేదనాహోపశ్రుతో దివః పృథివ్యోరిద్యాహద్యావా పృథివ్యోరిహ యజ్ఞముపశ్రుతమో మన్వదేతేస్మిన్ యజ్ఞ యజమానద్యావా పృథివే స్వామిత్యాహాశిషమేవేతామాశాస్తే యద్బ్రూజాత్ సోపావసానా చ స్వధ్యవసానా చేతి ప్రమాదికో యజమానస్యాద్యహి ప్రమేయతే క్షేమాముపావస్యతి సోపచరణా చ స్వధిచరణా చేత్యేవం బ్రూజాద్వరీదసేమేవాస్మి కవిజ్యోతిమాశాస్తేన ప్రమాదికో భవతి తజో నావిద్యగ్నిరితగుం హరిరజుషదేత్యాహయాజాక్ష్మదేవతాస్తారేరథామే దివావేతనాహయన్న నిర్దిశేత్పతివేశయజ్ఞశ్యాశేర్గచ్చేదాశాస్తేజంగజమానో సా విద్యాహ నిర్దిశ్యైవైనగం సువర్గం లోకం గమయత్యాయురాశాస్తే సుప్రజాస్తమాశాస్త విద్యాశిషమే వేదామాశాస్తే సజాతవనశ్యామాశాస్త విద్యాహ ప్రాణామే సజాతాః ప్రాణానేవ నాంతరే తదగ్నిర్దేవో దేవేభ్యో వనదే వయమగ్నేర్మాను ఇద్యాహాగ్నిర్దేవేభ్యోపనుతే భయం మనుష్యేభ్యరిది మావై తదాహేహగర్మాస్కేదం చ నమో దేవేభ్య ఇద్యాహజాశ్చైవ దేవతాభ్యదేవోభరేభ్యో నమస్కరోచ్చాత్మనో నాహార్చై దేవాస్య స్వగా కర్తారన్నాం సంయుంబార్హస్పత్యమబ్రువన్ నిమన్నాజ్ఞస్వగా ప్రజాపురాశతేన జాతజాజో నిహనత్ సహస్రేణ జాతజాజో లోహితం కలవద్యావద ప్రస్కద్య పాగుంసోన్ సంగృహాత్తావద సంవత్సరాన్ పితృలోకన్న ప్రజానాది తస్మాద్బ్రాహ్మణాజనాపకురే తన నిహన్యాన్న లోహితం కుర్యాదేతావత హైన సా భవతి దక్షయ్యో రావృణే మహ విద్యాహయజ్ఞమేవ తత్స్వగాకలోది తత్సంయో రావృణే మహ ఇత్యాహ సంయమేవ వార్హస్మద్యం భాగధేన సమర్థయతి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదల ఇత్యాహ శశమేవైతామాశాస్తే సోమం ఏతదేవ తద్దశాదిత్వష్టారైంగజదిలేతదేవ హితం నష్టారూపాణి వికరోతి దేవానాం పత్నీర్గజతి మిథునత్వాజాజ్ఞం గ్రహపతిర్గజతి ప్రతిష్ఠితే చామి ఏతద్యజ్ఞస్య క్రియతే గదాజ్యన ప్రజాజా విజ్యంతాజ్యనామ్నే సంజ్ఞాజా మనోస్య పత్నే సంజ్ఞాజానామృజాయ జద్గజామి ప్రాజాసోజునత్వాజపంక్తి ప్రాజణో వే యజ్ఞ పంచుదయన పంచ ప్రజాజా విజ్యంతే చత్వార పత్నే సంజ్ఞాజా సమిష్ట గజ పంచమం పంక్తిమేవాను ప్రజంతి పంక్తిమనోజ్యంతి యుక్ష్వాహిదే బహోతమాగుం అశ్వాగుం అగ్నే రథేరివ నిహారావోర్వ్యః సదః ఉదనో దేవ దేవాగుం అచ్చావోచో విదుష్టరః శ్రద్విశ్వావార్యాకృతి భగం హయజ్జమిష్య సహసస్సూనవాహుత ఉదావాయగ్నిజో భువః అయమగ్నిః సహస్రిణో వాజస్య శతినస్పతిః మూర్ధా కవేరేణా తన్నేమి మృభవ యథానమస్వ సహోదిభిః నేరేలోయజ్ఞమంగిర తస్మై నో నమభిద్యమే వాచా విలోపనిత్యయా కృష్ణే చోదస్వ సుష్ఠుతిం కముష్మిదస్య సేనయాగ్నేరవాగచక్షసః పడింగోషుస్తరామహే మానో దేవానాం విషః ప్రశ్నాతీరివో స్వాహ సన్నః సురగ్భిజాః మానస్ సమస్యతోఢ్య పరిద్వేషసో అగుంహతిః పూర్వర్ణనావమావధీత్ నమస్తే అగ్నవోజసే గృణంతి దేవ కృష్ణయః మయైరమిత్రమర్దయ కువిత్సమోగవిష్ఠయేగ్నే సంవేశిషోదయిం గురుగురుదృణస్కృతి మానో అస్మిన్మహాధనె పరావర్ఘారభృద్ధథా సంవర్గగుంసగుం రగింజయ అన్యమస్మద్భిజా ఇయమగ్నే సుషక్తుదుచ్ఛునా వర్ధానో అమవచ్ఛవః యస్యాజుషం నమస్మినశ్చ మే మదుర్ముఖస్య వా తంభేదగ్నిర్వృధావతి పరస్య అధిసంవదో వరాగుం అభ్యాతర యగ్రాహమస్మితాగుం అవ విద్మాహిరే పురా భయమగ్నే విదుర్యథావసః ధారే సుమ్నమీమహే యముగ్రయమశల్యః దిగ్మశృంగో నవపుంసకః అగ్నే పురోరురోధిథ సఖాదః సంవః సంజం చమిషగ్స్తోమం చాగ్నలే పరిహిష్ఠాయక్షితీనామోర్జోన ప్రేసహస్వతే సగం సమిద్యుపసే వృషన్నగ్నే విశ్వాన్య ఇడస్పదే సమిధ్యసే సనోపసోన్యాఫల ప్రజాపదే సవేద సోమాపూషణే వౌ దేవౌ ఛంద స్వాహ వామహ ఛంద సమిధేమహి ఛంద శత ఆవహ విద్రేణ హర్ష అత్తమే త్వగం సోమ ప్రచకితామనేషాత్మగం రజష్ఠమనునేష పంథాం తమ ప్రణేతే పితరో నయుందో దేవేషు రత్నమభజం దధీరాహ పిదన సోమపూర్వే కర్మాణి చక్రుః పవమానధీరాః ీరేరశ్రైర్మవా భవానః త్వగుం సోమభృతి సంవిధానోనుద్యా పృథివీ ఆతదంథస్మైరేంద్రోహవిషా విధేమ భయగ్రస్యామవదజోరీణాగ్నిష్వాప్తా పితరేహ గచ్చద సదః సదః సదత సుప్రణీతయః హవేగంశ ప్రగతాని బలిహిష్కథాదిగం సర్వేదం దాతన బలిహిషద పితరవోచర్వాదివాహ విజాచకర్మాజుషధ్వం తాగలావసాశంత మేధాస్మభ్యగుం సంయోరపోదధాత ఆహం పితరేంఛమిదప్రాగం అవిచ్ఛినపాదం చ విక్రమణం చ విష్ణోః బలిహిషదోరే స్వధయా సుతస్య భజంత విద్వస్త ఇహాగమిష్ఠాః ఉపహూతాః పితరః సోమ్యాసో బలిహిష్యేషు నిధిషు ప్రియేషు ఆగమంతుత ఇహ శ్రువంతతి బ్రువంతుతే అవన్వస్మాన్ ఉదీర రామవర ఉత్పరా సమన్వధ్యమాః పితరః సోమ్యాసః అసంయయేగర ప్రకార దజ్ఞాస్తే నో వంతు పితరో హవేషు ఇదం పితృభ్యో నమో అస్మద్యే పూర్వాసోయ ఉపరాసీయో ఏవాధిరేరజస్యానిషత్తాయేవా నూనగుం సువృజనాసు భిక్షు అథాయథాన పితరః పరాస ప్రప్నాసో అగ్నరతమాశుషాణాః సుచేతయం దేధిజముఖశా సహక్షామా భిందంతో అరుణేన పౌరన్ యక్షిరావృధ ప్రజః వ్యాని వక్ష్యసి దేవేభ్యశ్చ పితృభ్యః మమగ్నయేదితో జాతమేదో వాఢవ్యాని సురభేణ కృత్వా పితృభ్య స్వధజాతే అక్షన్నధ్యత్వం దేవ ప్రయతాహవేంషి మాతలే కవ్యేర్యమ అంగిరాభిర్బృహస్పతిర్గ్మభిర్వావృధానః యాగిష్ట దేవా వృధుర్యేష దేవాన్ స్వాహాన్యే స్వధజాన్యే మదంతి ప్రస్తరమాహిసేదాంగిరోభిః పితృభిః సంవిధానః ఆత్మమంత్రాః కవిషస్తావహం నారాజన హవిషామాదయస్వ అంగిరోభిరాగహిరగ్నిరేభిర్యమవైరూపైరిహమాదయస్వ వివస్వంతగో వేదః పితా తేస్మిన్ యజ్ఞే బలిహిష్యా అంగిరసో నః పితరో నవగ్వా అసర్వాణో భృగవః సోమ్యాసః యజగం సుమతో యజ్ఞయానామపి భద్రే సౌ మనసే స్యామ హరిః ఓ